వచ్చేసి ఈ కథా సంకలనాన్ని ఆవిష్కరించినటువంటి ప్రముఖ కథకుడు, పరిశోధకుడు, అత్యంత ఆత్మీయుడు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారికి, అలాగే వేదికపై ఉన్న ప్రముఖ కవి, ఈ పుస్తకానికి అద్భుతమైనటువంటి ముందు మాట రాసినటువంటి వారు సిక్కామణి గారికి, ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మిత్రులు డాక్టర్ అసిలేటి నాగరాజు, మిత్రుడు చిక్క హరీష్ కుమార్లకు, అలాగే వేదికపై ఉన్న గంగారాం గారు, అలాగే రాజేంద్ర గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్నటువంటి, నిజానికి సభలు సాయంత్రం మాటలు జరుగుతూ ఉంటాయి, హాయిగా తినేసో తినకో ఆహ్లాదం కోసం వస్తాం, కానీ ఒక బాధ్యతగా వచ్చినటువంటి మీ అందరికీ మా మిత్రుల తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు మిత్రుడు నాగరాజు, హరీష్, అలాగే ఈ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మీయుని కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఆత్మీయంగా పుస్తకంలోకి వెళ్ళవలసిన పని లేదు, పుస్తకంలోకి వెళ్ళవచ్చు కూడా. ఇందులో కథలు, చాలా కథలు ఉన్నాయి. కథల గురించి చెప్పవలసినటువంటి వాళ్ళు ముఖ్య అతిథులు ఉన్నారు, హృదయాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి, ఇక్కడ ఈ సభకి ఒక మంచి పేరు పెట్టారు, ఇక్కడ పుస్తక పరిచయ సభ అన్నారు, పుస్తకావిష్కరణ సభ అనకుండా. ఎందుకంటే పుస్తకావిష్కరణ సభ సాధారణంగా ఒకసారే జరుగుతుంది, అది విజయవాడలో జరిగింది, చాలా గ్రాండ్గా చేశారు. అందుకని చాలా జాగ్రత్తగా మా మిత్రులు పుస్తక పరిచయ సభ అన్నారు. పుస్తక పరిచయం అయిపోయింది, ఇప్పుడు ఆత్మీయమైనటువంటి పరిచయం మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను. మా మిత్రుడు హరీష్ అలా మంచి ధారణాశక్తి కలిగినటువంటి వాడు, కవిత్వాన్ని కానీ కథల్ని కానీ ఒక చదువుతున్నాడేమో అన్నట్లుగా తను కవిత్వాన్ని చదివేవాడు. మేము ప్రత్యక్షంగా వాళ్ళకి పాఠాలు చెప్పడం వలన వాళ్ళ మనస్తత్వాన్ని మేము దగ్గరుండి గమనించే అవకాశం కలిగింది, అది మాకు లభించినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఒక సొసైటీని అర్థం చేసుకోవడానికి ఇది మాకు లభించినటువంటి గొప్ప అవకాశం అనుకుంటున్నాం. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడం, ఆ వ్యక్తితో మనం ఎట్లా వ్యవహరించాలి అని తెలుసుకోవడం, సామాన్యమైనటువంటి వాళ్ళకంటే కూడా ఇటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు మనం మరింత మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే పీజీ నుంచి పిహెచ్డి చదవడం వలన చాలామంది విద్యార్థి మిత్రులు ఇలా రకరకాలైనటువంటి మానసిక వైకల్యం కాదు, శారీరకమైనటువంటి వైకల్యంతో కూడా బాధపడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళు పొందినటువంటి అనుభూతుల్ని నేను ప్రత్యక్షంగా చూడగలిగాను, వినగలిగాను. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నేను గమనించగలిగాను. పుస్తకానికి కూడా మేము సైతం అని పుస్తకానికి పేరు పెట్టారు. ఏమిటి మేము సైతం? ఈ సమాజంలో మేము సైతం ఉన్నాం, మమ్మల్ని కూడా గమనించండి అనా? మేము సైతం ఈ సమాజంలో ఉన్నాం, ఈ అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉంది అని చెప్పడమా? ఈ సమాజంలో మాకు కూడా కొన్ని ఉన్నాయి హక్కులు, ఆ హక్కుల్ని అనుభవించడానికి మేము సైతం ముందుకు ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి అనా? రకరకాలైనటువంటి ఆలోచనల్ని మనం ముందుకు ఉంచడానికి ఈ మేము సైతం అనే శీర్షికను పెట్టారేమో అనిపించింది. ఈ కథకి, ఈ పుస్తకానికి ఈ రకమైనటువంటి శీర్షిక పెట్టినందుకు ముందుగా వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే, ఈ పుస్తకంలో ఉన్నటువంటి కథలు చదువుతుంటే ఒక్కొక్కళ్ళ యొక్క మనస్తత్వం చాలా గొప్పగా మనం ముందుంచారు. జోస్నా పండిజా ఆమె కథ చదువుతూ ఉంటే కేవలం వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, టెక్నాలజీని ఏ విధంగా వాడుకుంటూ ఉంటారు, ఇంటర్నెట్లో ఈ కామర్స్ ద్వారా వాళ్ళు ఏ విధంగా వివిధ సామాన్లు కొంటూ ఉంటారు, రిజల్ట్స్ని ఏ విధంగా చూస్తూ ఉంటారు, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా ముందుకు వెళుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళు సమాజం ఏ విధంగా వాళ్ళని చెనుచూపు చూస్తుంది. అటువంటప్పుడు మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్వీయ వ్యక్తిత్వాన్ని మేము నిలబెట్టుకోవాల్సిన అవసరం మాకు ఉందేమో అనేది ఈ సమాజమే మాకు నేర్పుతుంది అనిపించేటట్లుగా జోత్స్న పండిత కవిత కథ రాసింది. అలాగే మా మిత్రుడు చిక్క హరీష్, అతను కథ చదువుతూ ఉంటే ఇది కథ అనాలా లేకపోతే జీవిత శకలం అనాలా లేకపోతే ఏమనాలి ఒక సంఘటన అనాలా అంటే అది కథకు సంబంధించినటువంటి తీర్పు చెప్పేవాళ్ళు చెప్తారు. నాకేమనిపించిందంటే చిక్క హరీష్ పుస్తకాన్ని కథను చదువుతూ ఉంటే అంపశయ్య నవల చదువుతున్న ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. అంపశయ్య నవల్లో రవి అనే ఒక కథానాయకుడు తన విశ్వవిద్యాలయంలో ఉద్యమాలతో ఏ విధంగా మమేకం అవుతూ ఉంటాడు, ఆ మమేకమైనటువంటి జీవితాన్ని ఒక చైతన్య శ్రవణ ద్వారంలో ఏ విధంగా చెప్తున్నాడో మా చిక్క హరీష్ ఈ హక్కుల గురించి వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఆలోచిస్తున్నప్పుడు ఆ శారీరకమైనటువంటి బలహీనత వలన ఏ విధంగా భయపడుతూ ఉంటారు అనేది చిన్న శకలం తీసుకుని ఒక భావజాలాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. మనం చెప్పేవి శ్రీరంగనీతులు అని ఒక సామెత ఉంది, ఆ సామెతగా ఉండకూడదు ఉద్యమాలు అనేవి. మనం కులాంతర మతాంతర వివాహాల గురించి కానీ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆచరణలో ఎంతవరకు ముందుకు వెళుతున్నాం అనేది చాలా ముఖ్యం అని చెప్పి అతని కథలో నాకు సందేశం అనిపించింది. నాకు ఆత్మీయం కాబట్టి నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. అలాగే మా మిత్రుడు నాగరాజు రాసిన కథ, అది కూడా నాకు కథ అనిపించింది. అందులో సాధారణంగా ఇది ఎదురయ్యే సమస్య, వికలాంగులుగా ఒక చిన్న చిన్న ఏదైనా సమస్య ఉంటే కనుక వాళ్ళని చదివి ఇంట్లో ఉండకుండా మరలా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళుతున్నాను అంటున్నావు, నువ్వు డబ్బులు పెట్టాలి, ఎవరు పెడతారు, నువ్వేదో కోచింగ్కి వెళ్తానంటావు అని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నిరుత్సాహపరుస్తున్నప్పుడు ఒక మనిషికి ఒక మాట ఎంత గాయం చేస్తుంది దాన్ని గుర్తించమని ప్రబోధించినటువంటి కథ అది. ఆమె చివరికి ఆత్మగౌరవంతో బయటకు వెళ్ళిపోయి ఆమె ఉద్యోగం సంపాదించి తన కాళ్ళ మీద నిలబడినటువంటి ఒక గొప్ప స్ఫూర్తిని ఆ నాగరాజు మనకు అందించాడు. ఇందులో చాలా కథలున్నాయి, ఒక్కొక్క కథ ఒక గొప్ప జీవిత శకలం. మనకి ఇప్పుడే మన ఇంతకుముందు మాట్లాడిన రమేష్ గారు ఒకటి చెప్పారు, స్వార్థాన్ని విడనాడాలి అని. ఎక్కడ చూసినా ప్రొఫెషనల్ రైవలరీ అనేది బాగా పెరిగిపోయింది. ప్రొఫెషనల్ రైవలరీ అంటే వృత్తిపరమైనటువంటి ఆ విభేదాలు బాగా పెరిగిపోయినాయి, ఆ తీవ్రత పెరిగిపోయింది. అది వికలాంగుల్లో కూడా ఏ విధంగా ఉంది అనేది మనకి ఇందులో రాసినటువంటి గోనబొమ్మ ఈయన రాసిన కథ. ఆ కథ పేరు చెప్తాను, సారీ, అడవి బాబురాజు తిరుపతి కొండమెట్టు అనే కథలో. నిజానికి అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ ఒక ప్రేమ కోసం ఒక రంభ కోసం గొడవ పడినప్పుడు అతను చేతులు కాళ్ళు పోయిన తర్వాత అతను మరలా తన స్వయం శక్తితో ఆకలి అన్నింటినీ నేర్పుతుంది అన్నట్లుగా ఒక విద్య నేర్చుకుని అక్కడ తను స్వతంత్రంగా నిలబడినప్పుడు అదే సొసైటీలో రకరకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఇతని సంపాదన చూసి అతన్ని ఏ విధంగా సమాజం నుండి వెళ్ళగొట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఒకే సమస్యతో బాధపడుతున్నారు, రకరకాలైనటువంటి శారీరక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా మరలా అందులో అంతర్నిహితంగా ఏ విధమైనటువంటి శత్రుత్వం వస్తుంది, ఆ శత్రుత్వం నుండి మనం ఏ విధంగా బయటపడాలి అని ఒక గొప్ప సంఘర్షణని అందించినటువంటి కథ తిరుపతి కొండమెట్టు. ఇందులో చాలా కథలు ఉన్నాయి. ఇందులో కూలిన బతుకులు అని డాక్టర్ జరుపుల రమేష్ ఒక లంబాడి యువతి జుమ్మా జీవితాన్ని మనకి గొప్పగా ఆవిష్కరించాడు. ఆ కథ చదువుతూ ఉంటే మనకి వాళ్ళ మనస్తత్వాన్ని ఒక కథకుడు ఏ విధంగా మనం పరిశీలించాలి, అతని మనస్తత్వాన్ని కూడా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇది గొప్ప శిల్పం ఉన్నటువంటి కథ అని అనిపించింది నాకు. నాకు తెలిసినటువంటి పద్ధతిలో వీటన్నింటినీ కూడా శ్రీకామణి గారు ఆయన ముందు మాటలో చాలా అద్భుతంగా మనకి కొండని అద్దంలో చూపించినట్లుగా ఆయన ముందు మాట మనకు చూపించారు. ఇందులో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రయత్నం చేసి మనకి వాళ్ళ జీవిత శకలాల్ని జీవిత సంఘర్షణల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమి కోరుకుంటున్నారు అనేది మన ముందుంచే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇంత మంచి కథా సంపుటిని తీసుకొచ్చినటువంటి మిత్రులు ఆ నాగరాజుని అలాగే చిక్క హరీష్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వేరి ఆలోచనల్లో ఉన్నటువంటి ఆలోచనలు, ముఖ్యంగా ఆత్మగౌరవ సమస్య అనేది వికలాంగులకు ఏ విధంగా ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అంటే ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు, నిజానికి నాగరాజు గారి వాళ్ళ తల్లిదండ్రులని నేను చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే నాగరాజు ఈరోజు ఇంత ఆత్మవిశ్వాసంతో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చాడు అంటే, అతనికి నేను ఆ ఎంఫిల్ ఇతను రాజమండ్రిలో పనిచేసినప్పుడు ఇతనికి క్వశ్చన్ పేపర్ నేను ప్రిపేర్ చేశాను, మాకు వచ్చింది అదృష్టం కొద్ది. అతను రాసినటువంటి ఎంఫిల్ ఆ క్వశ్చన్ పేపర్ నాకు తెలియదు. ఆ క్వశ్చన్ పేపర్ ఇదేంటి నాగరాజు అసలేటి అంటే, ఇది ఎక్కడో నేను చదివినట్టున్నాడు అంటే, ఇతను అంటే తెలియకుండగానే వాళ్ళ గురువులు ఎక్కడెక్కడో వాళ్ళకి తటస్థపడుతూ ఉంటారు. అలాగే మా విద్యార్థి చిక్క హరీష్, అతడు అందులో ప్రధాత మనకి లూయి బ్రెయిలీ గురించి పుస్తకం వేసినప్పుడు అతను పడినటువంటి తపన నేను దగ్గరగా చూశాను. అలాగే అవిటి కథలు అని మన సంపంగి అతను, తర్వాత వేములు ఎల్లయ్య, వీళ్ళిద్దరు సంపాదకత్వంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని నేను ఎంఫిల్ చేయించాను. నా దగ్గర ఇద్దరు విద్యార్థులు, రాజేందర్ నిలబడి ఒకసారి రాజేందర్, అలాగే బాలరెడ్డి, ఇద్దరూ కూడా చాలా సమర్థవంతంగా పిహెచ్డి చేస్తున్నారు. మనం ఏ రోజు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళతో జీవిస్తున్నప్పుడు కానీ, వాళ్ళతో సంభాషణలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ సమస్యని మనం ఎత్తి చూపకుండా మనలో కలిసిపోయేటట్లుగా కనుక మనం మాట్లాడగలిగితే వాళ్ళు మనల్ని ఎంతో ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. బహుశా నన్ను కూడా ఆ ఉద్దేశంతోనే ఆత్మీయ అతిథి పెట్టారనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరు విద్యార్థులతో మా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంతో కాలం నుంచి గాఢమైన పరిచయం కలిగి ఉండి వాళ్లకు అనేక రకాలైన సూచనలు చేసిన వారు, ముఖ్యంగా హరీష్ తన బ్రెయిలీ స్ఫూర్తి ప్రదాత, అంధుల లిపి ప్రదాత బ్రెయిలీ గుర్చి అనే బెయిలిన్ గుర్చి రాసిన పుస్తకంలో కానీ, అట్లే తాను వివరించినటువంటి కవితా పుస్తకానికి కానీ, ఇతరేతర అన్ని అంశాల్లో దాదాపు మేమందరం కూడా అనేక రకాలుగా సపోర్టు చేయడం మాకు ఆనందదాయకం. అట్లే ఇప్పుడు తన దగ్గర ఇద్దరు విద్యార్థులు, బాలరెడ్డి రాజేందర్, వాళ్ళు మంచి తెలివైన విద్యార్థులు, ఇద్దరికి జేఆర్ఎఫ్ ఉంది. అటువంటి విద్యార్థులకు పర్యవేక్షకత్వం వహిస్తున్నందుకు మా మిత్రుడు దాదాపు వెంకటేశ్వరరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి సూచనలు చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా